డెబ్బే ఒక్క లక్ష్యార్థ సం ధ లక్ష వ్యర్థ ఒకటి లక్షణయ శోధనయ జహ దజహ లక్షణయ యా ప్రతిపాద్యతే వేదాంత మహావాక్యా నాం యో రెండు రతః తత్స్వరూప వా మనోవిలేరూప హఠ రాజయోగాది అథవా యోగశాస్త్ర ప్రసిద్ధ బహిరంత రూర్వాధ ప్రదేశవి శేషరూప భూమికాసు స్వస్వ మనోవాంఛా విషయ విశేషణత్వేన వారి మనోవిలేయరూప సాధన పరిపాకన సేన సాక్షాత్కృతం చైతన్యం లక్ష్యే ఇత్యుచ్యతే అర్ధ్యతే యాచ్యతే గురుం ప్రతి ఇతి అర్థః లక్ష్యో యోర్థః చిత్స్వరూప పరమానందరూపః స్కోపి సైవేతి తథా బ్రహ్మై వేదమమృతం పురస్తాద్బ్రహ్మ పశ్చాత్బ్రహ్మ దక్షిణతర్చోత్తరేణ ఇతి శ్రుతేః ఓం లక్ష్యార్థయే నమః ఆం వి జహదజహ లక్షణావృత్తిచేత తత్వమసి ఇత్యాది వేదాంత మహావాక్యములకు ఏ అర్థము ప్రతిపాదింపబడుచున్నదో అట్టి శోధితార్థము స్వరూపముగా గలదిగాన మహాత్రిపురసుందరి లజ్జా యనిగానము చేయబడుచున్నది. శంకర గ్రంథరత్నావళి అథనా యోగశాస్త్ర ప్రసిద్ధములైన బాహ్యాభ్యంతర ఊర్ధ్వాధో భూమిక విశేషములయ్యందు తమ తమ మనో వాంఛా విషయములకు విశేషణత్వము చేతగాని నిర్గుణత్వము చేతగాని అమనస్క మనోవిలయ రూపమైన హఠయోగ రాజయోగాది సాధనములచేత పరిపక మగుట వలన సాక్షాత్కృతమైన చైతన్యము లక్ష్యమని చెప్పబడును గురుపసదనము చేసి అర్థింపబడునది యాచింపబడునది అది ఏ లక్ష్యాగాన అర్థము ఈ చైతన్య రూపమైనది పరమానంద స్వరూపము లక్ష్యార్థము లక్ష్యార్థమైన సచ్చిదానందస్వరూపముగూడ ఆ పరమేశ్వరియేగాన లక్ష్యార్థ ఎని సంకీర్తిత ఎగుచున్నది. బ్రహ్మేవేద మమూతం పురస్తాద్బ్రహ్మ పశ్చాద్బ్రహ్మ దక్షిణ తల్చోత్తరేణ ఇది ఎంతయు అమూతస్వరూపమైన బ్రహ్మయే ఎదుట బ్రహ్మ వెనుక బ్రహ్మ దక్షిణ పార్శ్వమున బ్రహ్మ ఉత్తర పార్శ్వమున బ్రహ్మయే సర్వం బ్రహ్మమయమని శృతి చెప్పుచున్న గావున పరమేశ్వర నిత్యానపాయిని యగు లలితాపరభట్ట రిక సాక్షాత్తు బ్రహస్వరూపిణి ఎని భావము.